సూర్యునికొకటే ఉదయం, మనిషికి ఒకటే హృదయం. సూర్యునికొకటే ఉదయం, మనిషికి ఒకటే హృదయం. ఆ ఉదయం ఎందరిదో, ఈ హృదయం ఎవరిదో. సూర్యునికొకటే ఉదయం, మనిషికి ఒకటే హృదయం. కటిపోకకు వెలుతురు రాకకు వారధి ఆ ఉదయం, ప్రేమ పోకకు త్యాగం రాకకు సారథి హృదయం. చీకటి పోకకు వెలుతురు రాకకు వారధి ఆ ఉదయం, ప్రేమ పోకకు త్యాగం రాకకు సారథి హృదయం. అది వెలిగే ఉదయం, ఇది కరిగే హృదయం. ఆ ఉదయం ఎందరిదో, ఈ హృదయం ఎవరిదో. సూర్యునికొకటే ఉదయం, మనిషికి ఒకటే హృదయం. ఒకటే ఆకాశం, కలలు తీరినా కథలు చెరిగినా ఒకటే అనురాగం. జాబిలి విరిసినా భానుడు వెలిసినా ఒకటే ఆకాశం, కలలు తీరినా కథలు చెరిగినా ఒకటే అనురాగం. అది మారని ఆకాశం, ఇది మాయని అనురాగం. ఆకాశం ఎందరిదో, అనురాగం ఎవరిదో. సూర్యునికొకటే ఉదయం, మనిషికి ఒకటే హృదయం. ఆ ఉదయం ఎందరిదో, ఈ హృదయం ఎవరి.